అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఆజ్ కా సబక్ సున్ లీజియే. లెట్ అస్ లిసన్ టు ద ఆజ్ కా సబక్ విచ్ ఇస్ డెలివర్డ్ డైలీ బై హజ్రత్ మౌలానా ముహమ్మద్ యూనుస్, ద సన్ ఆఫ్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఉమర్ పాలన్పూరి రహ్మతుల్లాహి అలైహ్. Lesson number 1035. Rasulullah sallallahu alayhi wa sallam taught Ali radiallahu an 5 sentences. And he said, "Oh Ali, if you wish, I would give you 5,000 animals. Or if you wish, I would teach you this 5 sentences. If you practice on it, it will be beneficial, that it will make you this world also, it will make your deen also, and this, your dunya also. If it was one of us, we would probably say, O Nabi of Allah, give us both. Give us the animals also and give us the 5 sentences as well." But Ali radiallahu anhu chose the 5 sentences, and through that Allah subhanahu wa ta'ala made his deen also, Allah made his dunya also. Number 1, Allahumma ghfir li dhanbi. Number 2, wa wassi' khuluqi. Number 3, وَطَيِّبْ لِي كَسَبِي. Number 4, وَقَنِّعْنِي بِمَا رَزَقْتَنِي. Number 5, وَلَا تُذْهِبْ قَلْبِي إِلَى شَيْءٍ صَرَفْتَهُ عَنِّي. The meaning is, O Allah, please forgive all my sins. O Allah, beautify and expand my character. O Allah, grant me pure sustenance. O Allah, grant me contentment in that which you have given me. And O Allah, if you have taken my faith and destiny away from a particular thing, then O Allah, let my heart not be inclined towards that thing. Allah, give us the understanding. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.